సకల సృష్టికర్తా సర్వాంతర్యామి హృదయాంతరంగాన వసించు దేవా నిఖిల జగం యేసుక్రీస్తు నామము స్మరించుము దోషములన్నీ తొలగిపోవును యేసుక్రీస్తు నామము స్మరించుము దోషములన్నీ తొలగిపోవును జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు యేసుక్రీస్తు నామమే జీవన పరమార్థము యేసుక్రీస్తు నామమే జీవన పరమార్థము యేసుక్రీస్తు నామమే నవ్య జీవ మార్గము యేసుక్రీస్తు నామమే నవ్య జీవ మార్గము జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు యేసుక్రీస్తు నామమే శక్తి గల నామము యేసుక్రీస్తు నామమే శక్తి గల నామము యేసుక్రీస్తు నామమే ముక్తినొసగు నామము యేసుక్రీస్తు నామమే ముక్తినొసగు నామము జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు జై యేసు జై జై జై క్రీస్తు జై